విషయనింద సద్దాదిభ్యః పంచభిరేవ పంచ పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః కురంగమతంగ పతంగమిన భృంగ నరః పంచభీరన్నితః కిం. 178 120 శ్రీవివేక చూడామణి ఖరింగ మారింగ పరంగ మిన భృంగాహ లేడి ఏనుగు మిడత పంచ ఐదు జంతువులు శబ్దాదిభ శబ్దము మొదలుగు సంచలి ఐదింటినే ఐదింటిలో ఒక్కొక్కదానిచే స్వగుణేని వాటి గణముచే పంచత్వం మరణమును ఆవు పొందినవి. సంచధిక ఐదింటితోడను అంచిత కూడిన నరహ మనుష్యుడు కిం నశించునని చెప్పనేల. పి కురంగాదుల ఐదును స్వగుణైన వాటివాటికి ఆసక్తిని కలిగించు గుణముచే శబ్దము మొదలు గంధము వరకును గల ఐదింటిలో క్రమముగా ఒక్కొక్కదాని చేతనే బంధింపబడినవై మరణమును పొందినవి. ఈ విధముగా ఒక్కొక్కకు మరణపర్యంతమగు బంధనమునకు కారణమైనచో ఈ ఐదింటితోడను కూడిన అనగా ఈ ఐదింటియందును ఆసక్తుడైన నరుడు మృత్యువును పొందునని వేరుగా చెప్పవలెనా అని అర్థము. హరిణము చప్ల స్వభావము గలది, అతిశీఘ్రముగా చాలదూరము పరుగెత్తగలిగినది, కాని దానికి వేణుగానాది మధురధ్వనులేందు ఆసక్తి అధికము. అందుచే దానిని పట్టదలచినవారు వేణుగానాదులచే దానిని మైమరపించి కదలకుండు నట్లు చేసి పట్టుకొందురు. ఈ విధముగా శబ్దమొక్కటి మాత్రమే హరిణబంధ హేతువగుచున్నది. వనమధ్యమున స్వేచ్ఛగా విహరించు పట్టశక్యము కాని సుఖస్పస్యందు ఆసక్తి కలదగుటచే అడేనుగును చూపి బంధింపబడుచున్నది. ఈ విధముగా త్వగింద్రియమునకు తృప్తి కలిగించు ఒక్క స్పర్శమే అంతటీ ఏనుగును బంధించివేయుచున్నది. దీపమునందలి భాస్వర రూపమును జూచి ఏదియో భక్ష్యమని భ్రాంతి చెంది అది కాల్చునని తెలియక మిడత ఆ దీపముపై పడి మరణించుచున్నది గాన రూపము మృత్యు హేతువను విషయము ప్రసిద్ధము. ఇట్లే రసము నాస్వాదింప నాసక్తి గలచేప జాలరి విసరిన వలలో చిక్కుకొని మరణించునను విషయము ప్రసిద్ధము. ఘ్రాణేంద్రియమును ఆనందింపజేయుటకై ప్రయత్నించు మహాగణముగుడ విషయనింద తుమ్మెద ఇతర పుష్పములను వల చంపక పుష్పమునుగుడ అఘ్రాణించి దాని వాసనను సేవించుటచే మరణించుచున్నది. ఈ విధముగా శబ్దాదులలో ఏ ఒక్కదానిని సేవించినను మరణాంతమగు అనర్థము కలుగుచున్నది. ఈ తిర్యగంతువులకు పాపమనున్నది లేదుగాన తాత్కాలికముగ వాటి శరీరమునకు మాత్రమే అనర్థము కలుగుచున్నది. శబ్దాది విషయములు నైదింటిని సేవించుటకే విహిత కర్మను ఆచరింపక పాపాచరణము కూడా చేయు నరుడు లోకద్వయము నుండి భ్రష్టుడగుచున్న దని భావము. అవ విషయములను అనుభవించుట వలన మృత్యువు కలుగును అను విషయము అటుండా దర్శనమాత్రము చేగూడ నశింపజేయుచున్న విషయములు కృష్ణ సర్ప విషము కంటె గూడా చెడ్డవి అని చెప్పుచున్నాడు. దోషేణ తీవ్ర విషయ కృష్ణ సర్ప విషాదపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం. 79 విషయ విషయము కృష్ణ సర్ప విషాదపి కృష్ణ సర్ప విషము కంపె గూడా దోషేణ దోషము చేత తీవ్ర తీవ్రమైనది విషం విషము భోక్తారం భోక్తను మాత్రమే నిహంతి చంపును అయం ఈ విషయము చక్షుషా నేత్రము చేత ద్రష్టారం అపి చూచిన వానిని గూడా నిహంతి ఐదు చంపును. విషయ రూపది విషయము కృష్ణ సర్పము యొక్క విషము కంటెగూడ దోషముచే తీక్షమైనది. కృష్ణ సర్ప విషమునందు ఎంతటి మారకత్వరూపదోషమున్నదో దానికంటే గూడ విషయమునందు దోషము తీక్షమైనది. అందులకు హేతువు విషం నిహంతి మో కృష్ణ సర్పము కరిచినప్పుడు దాని విషము నాడుల ద్వారా పురుషుని జిహ్వను చేరునుగాన అతడు భోక్తాయని చెప్పబడినాడు. కావుననే 121 శ్రీవివేక చూడామణి ఈ విధముగా ఈ విషయము కాలు మొదలగు ప్రదేశములలో పాము కరిచినప్పుడు ఆ ప్రదేశము నందు త్రాడు మొదలగు వాటిచే గట్టిగా కట్టినచో ఆ విషము నాడులు ద్వారా జిహ్వ వరకును ఎక్కదుగాన మరణింపరు. విషము భోక్తను నిహంతి లేనివానిని చేయును, నేత్రముతో చూచిన వానిని గూడ చంపును. సుందరమగు రూపాది కమును జూచి జనులు కలహించి నశించుచుందరనుట లోక ప్రసిద్ధమే కదా. కలహాదులు లేనిపక్షమున గూడా మానవుడు విషయముచే మిక్కిలి ఆకర్షింపబడిన చిత్తము కలవాడే తన ఆత్మను గూర్చి తెలిసి కొనజాలడు. అందుచే విషయము తప్పక ఆత్మజ్ఞానము కలుగకుండుటను చేయు వ్యాపారము కలదిగనుండునని భావము. ఈ విధముగా నిహంతి అనుదానికి అసత్వపాదక లేకుండునట్లు చేయు వ్యాపారము లేదా అభానపాదక ఆత్మభానము లేకుండునట్లు చేయు వ్యాపారము అని అర్థము. యోగ్యతానుసారముగా అర్థమును గ్రహింపవలెను. అసత్వపాదక వ్యాపారము అభానపాదక మగుట సిద్ధమే. మనిషియే లేకుండా పోయినప్పుడు ఆత్మజ్ఞానము ప్రశ్న ఏది? అఖానపాదక వ్యాపారము మాత్రము అసత్వపాదకము కాదు. వాస్తవమున విషయకృష్ణ చిత్తుడగు పురుషుడు ఉన్నను పురుషార్థోపయోగము లేకపోవుటచే లేనివానితో సమానుడు అని కూడా చెప్పవచ్చును. ఈ విధముగా అత్యంతము అనర్థకరమగు విషయమునందుగూడా పురుషుడు సరియగు విచారణ లేకపోవుటచే ఆశావంతుడగుచున్నాడు. మూఢుడై అందలిదోషమునుగూడా లెక్కచేయుట లేదు. ఆ విధముగా పరమ పురుషార్థము నుండి భ్రష్టుడగుచున్నాడు. కావున ముముక్షువు సర్వవిధముల విషయాసను పరిత్యజింపవలెను. అట్లు కానిచో ఆరు శాస్త్రములందు మంచి అర్ధజ్ఞానము సంపాదించి నను మోక్షము దుర్లభమని చెప్పుచున్నాడు. 122, 123 విషేనించ విషయసమహాపాసాద్యో విముక్తః సుస్తేజాత్ స ఏవ కల్పతే ముక్త్యే నాన్యః షట్శాస్త్రవేద్యపి. యహ ఎవడు సుదుస్తేజాత్ త్యజించుటకు చాలా కష్టమైన విషయసమహాపాసాత్ విషయాశయడ్డొట్నెడు మహాపాసము నుండి విముక్తః ముక్తుడైనాడో సహ ఏవ ఆతడు మాత్రమే ముక్త్యా కల్పతే మోక్షము పొందుటకు సమర్థుడగును. అన్యః ఇతరుడు షట్శాస్త్రవేద్యపి ఆరు శాస్త్రములు తెలిసినవాడైనను నా సమర్థుడు కాదు. 80, ఏ పురుషుడు సుదుస్తేజాచ్చరకాలము నుండి అలవాటులో నున్నదగుటచే దృఢ విచారము లేకుండగా విడుచుటకు శక్యము కాని విషయాసమహాపాసాత్ విషయాశయే గట్టిగా బంధించునదగుటచే మహాపాసము దాని నుండి పూర్తిగా విడవబడినవాడో పూర్తిగా దాని సంబంధము తొలగినవాడో అని అర్థము. అతడే మోక్షమును పొందుటకు సమర్థుడగును. అన్యః ఆశాపాసముచే బద్ధుడైనవాడు షట్శాస్త్రవేత్తయినను ముక్తుడు కాజాలడు. విషయములందు తీవ్ర వైరాగ్యములేనిచో కల్గు అనర్థమును చెప్పుచున్నాడు. ఆపాతవై రాగ్యవతో ముముక్షున్ భవాబ్ధిపారం ప్రతియతు ముద్యతాన్ ఆశాగ్రహో మజ్జయతేంతరాలే నిగృహ్యకణే వినివర్త్య వేగాత్. 81, ఆపాత వైరాగ్యవత అస్థిరమైన వైరాగ్యము కలిగినట్టియు భవాబ్ధిపారం సంసార సముద్రాంతమును ప్రతియతుం పొందుటకు ఉద్యతాన్ ఉద్యుప్తులైన ముముక్షు మోక్షేచ్ఛకల వారిని ఆశాగ్రహ ఆశేనెడు మొసలి అంతరాలే మధ్యయందు కంఠే కంఠమునందు నిగూహ్య పట్టుకొని వేగాత్ వేగముగా వినివర్త్య మరల్చి మజ్జయతే ముంచి వేయును. 124, శ్రీవిశేఖ చూడామణి దుహఖాదులు కలిగినప్పుడు చి ఈ ఆపాత వైరాగ్యవత సంసారము చెడ్డది అని వైరాగ్య బుద్ధిలేనివారని అని వైరాగ్యము వైరాగ్యము కలవారును నిత్యమైన తాత్పర్యము సంసార సాగరాంతమును చేరుగోరిన అందుకు కారణము ముముక్షున్ అనునది. మోక్షేచ్ఛ కలవారుగుటచే సంసార సముద్రమును దాటుటకు ప్రయత్నించుచున్నవారు అట్టి పురుషులను ఆశయను మొసలి సముద్రమధ్యమున గట్టిగా పట్టుకొని సంసార సముద్రమును దాటకుండగనే వెనుకకు మరల్చి ముంచివేయును, అనగా వారిని కర్మాద్యాచరణమునందు ప్రేరేపించును. పూర్తిగా విషవైరాగ్యము కలిగినవాడు సమాధి గుణగణమండితుడై సద్గురువును సమీపించి అతని ముఖము నుండి ఆత్మను గూర్చి బాగుగా తెలుసుకొని సంసారము నుండి విముక్తుడగును. కాని ఈ అపాత వైరాగ్యవంతుడు ఆ విధముగా ప్రయత్నించినను దృఢమైన శాంతియాధికము లేకపోవుటచే మధ్యయందు ఆశచే పీడితుడై పరమపురుషార్థము నుండి భ్రష్టుడగును. జ్ఞానార్హుడు కాడు అని భావము అవ పూర్వోక్త విషయమునే వ్యతిరేక ముఖమున చెప్పుచున్నాడు. విషయాఖ్యగ్రహో ఏన సువీరత్యసినా హతః స గచ్చతి భవాంబోధేహ పారం ప్రత్యూహవర్ణిత. 82 ఏన ఎపనిచేత విషయాఖ్యగ్రహ విషయమనెడు మొసలి సువీరత్యసిన మంచుపై రాగ్యమనెడు కత్తితో హతః చంపబడినదో సహ అతడు ప్రత్యూహ పరషిత విఘ్నములు లేనివాడే. భవాంభో దేశ సంసార సముద్రం యొక్క పారం అంతమును గచ్చతి పొందును. విషమనెడు మొసలి ఏ పురుషునిచే సువిరక్తేసిన మంచి వైరాగ్యము అనగా దృఢతరమైన తీవ్ర వైరాగ్యము అది ఏ ఖడ్గము దానిచే నశింపచేయబడినదో ఆ పురుషుడు సంసార సాగర మును దాటుటలో విఘ్నములు లేనివాడే భవాంబోధేహ జన్మ విషేనించ. 125 మరణాది కల్లోలములతో వ్యాకులమైన సంసార సముద్రం యొక్క పారం అంతమును అనగాటి సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. అతడు మార్గము యొక్క అంతమును విష్ణువు యొక్క పరమపదమును అనుసృతిననుసరించి బ్రహ్మను పొందును అని యర్థము. బ్రహ్మ సాక్షాత్కారము పొంది ముక్తుడగునని భావము అవ శ్రూ. యస్త్వవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచిః నన తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్య అహ సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే. 2 ఎవడు విజ్ఞానము లేనివాడై మనోనిగ్రహము లేనివాడై సర్వదా అశుచియుండునో అతడు ఆ స్థానమును పొందడు. సంసారమును ఎవడు విజ్ఞానవంతుడై నిగుహిత మనస్కుడై కూడా పొందును సర్వదా శుచియేయుండునో అతడు దేనిని చేరిన పిదప మరల జన్మ పొందడో అట్టి పదమును పొందును అని కఠోపనిషత్తునందు ప్రతిపాదితమగు అర్థమును వెనుకటి 2 శ్లోకముల సారమును ఒకటి కోడీకరించి ఉపదేశించుచున్నాడు. విషమ విషమార్గే గచ్చతో నచ్చబు ప్రతిపదమభిఘాతో మృత్యురుపేష సిద్ధః హితసుజనగురుక్త్యా గచ్చతః స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధ్యః సత్యమిత్యేవ విద్ధి. 83 విషమ విషయమార్గే ఎగుడు దిగుడుగా నుండెడు విషయమార్గమునందు గచ్చతః నడచెడు ఆనచ్చబుద్ధేవి అపరిశుద్ధమైన మనస్సు కలవానికి ప్రతిపదం అడుగడుగునను అభిఘాతః విఘ్నము ఏషః పిఇ మృత్యః ఆపి మృత్యువు కూడా సిద్ధః సిద్ధమైనది హితసుజన. శ్రీవివేక చూడామణి గురుక్త్యా హితులైన సుజనుల యొక్కయు గురువు యొక్కయు ఉపడేశముచేతను స్వస్య తన యొక్క యుక్త్యా యుక్తి చేతను గచ్చతః వెళ్ళిదువానికి ఫలసిద్ధి ఫలసిద్ధి ప్రభపతి కలుగును. సత్యమిత్యేవ సత్యమే అని విద్ధి తెలుసుకొనుము విషమః అనేక విధములగు విక్షేపములకు హేతువైనదియు అత్యంత దుహఖజటలమును అగు. యహ ఏ విషయః శబ్దాది విషయము కలదో అదియే మార్గము. శ్రూ విషయాంస్తేషు గోచరాన్ విషములను ఆ ఇంద్రియములకు మార్గములనుగా తెలుసుకొనుము అని కఠశ్రుతి. ఆ మార్గమున ప్రయాణము చేయుచున్నవాడును కావుననే అనచ్చబుద్ధేహ అపరిశుద్ధమైన మనస్సు కలవానికి మనస్సు శుద్ధమైనచో అది విచారశీలమై తప్పక విషముల నుండి మరలు నురణస్తా మోభూయిష్టమగుటచే మనస్సు విచారము చేయుటకు అనమర్థమైయుండును. యథా వ్యాలగల స్థాపి భేకః దంశానపేక్షతే తథా కాలాహీనా గ్రస్తో లోకో భోగాన శాశ్వతాన్. సర్పము నోటిలోనున్న కప్ప దోమలకే ఎదురుచుచ్చున్నట్లు కాల సర్పమునోటిలోనున్న లోకము అశాశ్వతములగు భోగములను కోరుచుండును అని చెప్పిన రీతిగా అట్టి మనస్సు విషయాసక్త మయుండును. ఇట్టి అపరిశుద్ధ మనస్సునకు అడుగడుగున అభిఘాత ఎల్లప్పుడూ మిక్కిలి కష్టములతో సంబంధము ఏష అనుభవ సిద్ధమగు మృత్యురపిమృత్యు ఘటిత సంసారమును మన ఏవ మనుష్యాణం ఇత్యాది పూర్వదాహృత శ్లోకమున 9 చెప్పిన విధమున సిద్ధమైయుండును. భగవద్గీతలో కూడా చెప్పబడినది, ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తే శుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్రోద్కో భిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 128 విషయనింద 127 విషయములను గూర్చి ఆలోచించువానికి వాటిపై ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన కామము కలుగును, కామము వలన క్రోధము జనించును, క్రోధము వలన మోహము, మోహము వలన స్మృతిభ్రంశము, స్మృతిభ్రంశము వలన బుద్ధినాశము కలుగును, బుద్ధినాశము వలన అతడు నశించును. ఇచటనున్న ప్రణాశ శబ్దము నశ ఆదర్శనే అనుధాతువు నుండి నిష్పన్నమైనది, దానికి స్వస్వరూప సాక్షాత్కారము లేకపోవుట అను నర్థము సూచితమగుచున్నది. శ్లోకమునందలి మృత్యు పదమునకు ప్రణాశ శబ్దమునకు చెప్పిన అర్థమునేనను చెప్పవచ్చును. దేనిచేతనైనను అభ్యహతమగు విఘ్ని తమగు కామమే క్రోధరూపమున పరిణత మగునుగాన గీతలో చెప్పిన కామాభిఘాత మను అర్థమునే ఇచ్చటనున్న ప్రతిపదమభిఘాత అను దానికి చెప్పవచ్చును. కోరిన విషయానుభవమెల్ల లభించుట శక్యము కాదు కదా. కోరికకు అడ్డుతగలనప్పుడు ఆలోచనావిహీను డగు పురుషుడు క్రోధాదిక్రమమున వినాశము చెందునని భావము. ఈ విధముగా వైరాగ్యము లేనివానికి కలుగు ఫలమును చెప్పి హితజనేత్యాది వాక్యముచే వైరాగ్యవంతునకు కలుగు ఫలమును గూర్చి చెప్పుచున్నాడు. హితాహ శ్రేయస్కాములైన వారు కావుననే సుజనాహ ఏ సత్పురుషులైన మిత్రాదులు వారి యొక్కయు గురువు యొక్కయు ఉపదేశముచే గుగువు హితుడు సుజనుడు అను విషయము నిశ్చితమే. గురువు లభించు వరకు సుజనోక్తి తరువాత గురుక్తి అని విభాగము. లేదా హిత ఎల్లప్పుడూను శ్రేయో హేతువగు యొక్కయు గురువు యొక్కయు ఉక్తి కలదో దానిచేతను ఆ ఉక్తి వలన లభించిన తన యొక్క యుక్త్యా సుజనగురుక్తులననుసరించిన ఊహాపోహల చేతను వెళ్ళుచున్నవానికి పణితో మేధావి గాంధారానే ఉపసంపద్యత ఏవమేవే హాచార్యవాన్ పురుషో వేద అమేధావి యగు పండితుడు ఏ విధముగా గాంధార దేశమునే చేరునో అటే ఏ సుజనుల. 128 శ్రీనివేక చూడామణి ఆచార్యవంతుడగు పురుషుడు యుక్తులచే ఆత్మను తెలుసుకొనును అని శృత కూడా చెప్పుచున్నది. శ్రేయోమార్గమున నడుచువానికి మాత్రమే ఫలసిద్ధాహ పరమపురుషార్థమగు మోక్షము యొక్క ప్రాప్తి ప్రభవతి ప్రకర్షతో నిర్విఘ్నముగా కలుగును. సత్యమిత్యేవ విద్ధి ఈ విషయమున సందేహమే మాత్రమును చేయకుము అని భావము. అవ మాత్రాస్త దియాహ అను శ్లోకము మొదలు ఇంతవరకును విషయములు బంధహేతువులు అని నిరూపించుటకు ఫలమును చెప్పుచున్నాడు. లేదా ఇప్పుడు ముముక్షువు వేటిని విడువవలెనో వేటిని గ్రహింపవలెనో ఉపదేశించుచున్నాడు. మోక్షస్య కాంక్షాయది వై తవాస్తి త్యజాత దురాద్ విషయాన్ విషం యథా పీయుషవ తోషదయక్షమార్జౌ ప్రశాంతి దాంతి భజ నిత్యమాదరాత్. 84 తపం నీకు మోక్షస్య వై మోక్షము యొక్క ఏ కాంక్ష కోరిక అస్తి ఎది ఉన్నచో విషయాన్ అవిషయములను విషం యథా విషమును వలె అతి దురాత్ చాలదూరముగా త్యజ విడిచిపెట్టుము తోష దాంతి అహ రోష సంతుష్టి దయాదయ క్షమాఓర్పు ఆర్జవ రుజుత్వము ప్రశాంతి శాంతి దాస్తి ఇంద్రియ నిగ్రహములను ఆదరాత్ ఆదరపూర్వకముగా పీయుషవత్ అమృతమును వలే నిత్యం ఎల్లప్పుడునూ భజ సేవింపుము ముందుగా విడువదగిన దానిని గూర్చి చెప్పుచున్నాడు. వై అననది అవధారణార్థకము. నీకు మోక్షము యొక్క మాత్రమే ఇచ్ఛ ఉన్నచో శబ్దాది విషములను హాలహల విషమును వలె అతి దూర ముగ విడిచిపెట్టుము. మనస్సునందుగూడా స్మరింపకుము. కావుననే సూత సంహిత విషేణించ 29 అకుర్వన్నవి విద్యుప్తం నిషిద్ధం పరివర్షయేత్ నిషిద్ధ పరిహారిణ విహితే లభతే మతీం. విధింపబడిన కర్మను చేయకున్నను నిషిద్ధమును మాత్రము వర్ణింపవలెను. నిషిద్ధమైన దానిని పరిహరించుటచే విహిత కర్మయందు బుద్ధి కలుగును అని చెప్పుచున్నది. గ్రహింపదగనదానిని చెప్పుచున్నాడు. తోషః సంతోషము. దయా కరుణ క్షమా ఓర్పు ఆర్జవం చిత్తమునందు కుటలత్వము లేకుండుట ప్రశాంతః అత్యధికమగు సమము దాంత్యః బాహేంద్రియ నిగ్రహము. తోష దయాక్షమార్జవములు అంతకరంధర్మములు. అశాంతస్య కుతః సుఖం. శాంతి లేనివానికి సుఖమెక్కడిది అను గీతావచనముననుసరించి సమము లేనిచో సంతోషాదులు ఉండుటకు అవకాశము లేదుగాన అవి ఎన్నియు సమాధీనములేయని సూచించుటకై ప్రశాంతి అని ప్రాణ ఉపసర్గతో గూడిన శాంతిపద ప్రయోగము వీటిని అమృతమునువలే ఎల్లప్పుడూ ఆదరాత్ అత్యంత విశ్వాసముతో భజ సేవింపుము చేయబడినది అవ. ఈ విధముగా మోక్ష సాధనముగా విషయ వైరాగ్యము దృఢము చేయబడినది. ఆ విషయములపై ఆశ ఏ స్థూల శరీరమును బట్టి ఏర్పడినదో దానిని అనాత్మయ్యని ముందుగా చూపించవలసి యున్నది. దానిపై ఆసక్తిని విడిచినచో విషయ వైరాగ్యము సులభమను అభిప్రాయముతో ముందుగా శరీరముపై ఆసక్తిని విడువవలెను అని చెప్పుచున్నాడు.